జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, రామచంద్రుని గుణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వాల్మీకి మహర్షి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. కథంచిద్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఆ ఉపకారం అనేది ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత చేస్తే దానికి సంతోషిస్తూ ఉంటాడు. ఆ ఫలము అక్షయమైనటువంటి ఫలం ఇస్తాడు. కొంచెము కాదు, అక్షయమైన ఫలము అంటూ ఉన్నారు. కొంచెం ఉపకారం చేసినా అక్షయమైన ఫలము దాన్ని గుర్తుంచుకుని చేస్తూ ఉంటాడు. నా స్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. ఇక మరి అపకారాలు కూడా అంతేనా అండి, కొంచెం చేస్తే జీవితాంతం గుర్తుంచుకొని మరి వేధిస్తూ ఉంటాడా అంటే అలా ఏం కాదండి. అపకారములు శతము అంటే, శతము అంటే వందని మాత్రమే కాదు, శతం సహస్రమయుతం సర్వం ఆనంత్యవాచకం అన్నారు. అంటే శతమన్నా సహస్రమన్నా అయుతమన్నా అనంతము అని అర్థం. ఆ సందర్భాన్ని బట్టి, అన్ని చోట్ల కాదు, సందర్భాన్ని బట్టి లెక్కలు వచ్చినప్పుడైతే అక్కడ అనంతం అంటం కుదరదు. కనుక ఇలాంటి చోటి దానంతం. అలాగే దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత అని శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని గూర్చి సంజయుడు చెబుతాడు. ఆకాశమునందు సహస్రస్య 1000 సూర్యులు అంటే, అక్కడ సహస్ర శబ్దము కూడా 1000 కాదండి, 1000 సూర్యులు కాంతితో సమానంగా ఉన్నది అని అంటే, మరి 1001 సూర్యులు అని అంటేనే ఎక్కువైపోద్దుగా కాంతి. కనుక అలా కాదు, అక్కడ సహస్రం కూడా అనంతమే, ఇక్కడ శతం అనంతం. సందర్భాన్ని బట్టి ఇవి తెలుసుకుంటూ ఉండాలి. భాషలో, సంస్కృత భాషలో ఉన్న మర్యాదలు అంటారు అవి. ఇలాంటివి చాలా, ఈ మర్యాదలు అనే హద్దులు అనేవి కొన్ని ఉంటాయి. ఇవి తెలియకపోతే మనకి అవగాహన కావటం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఎన్ని చేసినా సరే ఆయనకు అసలు కోపమే రాదు అంటున్నారు ఆయన. వశీకృత మనస్కతయ. ఎందువల్లంటే ఆత్మవత్తయ, మనస్సుని వశీకృతం చేసుకున్నాడు. మనకైతే అలా కాదు కదా, మనకు ఏదైనా ఒక చిన్న మెత్తు ఒక మాట అంటే చాలు, బుస్సున కోపం వచ్చేస్తుంది, నాదేముందండి నాకేం తెలుసండి అని చెబుతూ ఉంటారు. వేదిక మీద ఎక్కి ఏదో నేను అల్పజ్ఞుడిని అజ్ఞుడిని అని. సరే, వేదిక దిగిన తర్వాత అయ్యా తమరు అజ్ఞులు, తమకేమీ తెలియదు కదా అని అన్నారు అనుకోండి, చచ్చడే ఇకవాడు. అదిగో అలా కించిత్తు మాటకు కూడా మనం ఓర్చుకోలేనటువంటి స్థితి మనది అనంటే, మనస్సు మన స్వాధీనంలో ఉండదు. ఆయన మనస్సును జయించాడు. మరి ఒక్కొక్కసారి మరి ఆ శత్రువుల్ని ఎలా చంపుతాడండి అనంటే, అది తనకి చేసిన అపరాధం కాదట, అది తన భక్తులకు చేస్తే వచ్చేస్తుంది కోపం. ఇప్పుడు రావణాసురుడు ఆంజనేయ స్వామిని కొడితే అప్పుడు వచ్చింది కోపం. ఆయనప్పుడు క్రోధం ఆహారయత్ అంటారు, కోపమా రమ్మని పిలుస్తాడట. అది అటువంటి వాడు అన్నమాట రాముడు. ఎక్కడైనా అంతే, తనకి అంటూ ఏమీ లేదు ఆయనకి. అదిగో అటువంటి గుణములు కలవాడు. నిన్న యామున ముందుల శ్లోకాన్ని కూడా చెప్పుకున్నాం, ఇంకా పూర్తిగా కాలేదు. చివరిలో అంటే ఇది ఒక 22 నిమిషాలు అలా 16 MB దాటితే కష్టమవుతూ ఉంటుంది. అందుకని చివరిలోకి వచ్చేటప్పుడు కొంచెం దోకలిసి వస్తూ ఉంటుంది ఏదన్నా సమయాన్ని, సందర్భాన్ని బట్టి. ఆయన కూడా మరి అదే చెప్పారు, త్వదంఘ్రి ముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తథావాపి సకృత్కృతోంజలి తథైవ ముష్ణాతి అశుభాని అశేషత శుభాని పుష్ణాతి నజాతు హీయతే అన్నారు ఆయన. స్వామిని పాదపద్మములను ఉద్దేశించి కదా అపి త్వదంఘ్రిం అంటూ ఉన్నారు ఆయన. అంటే ఒక ఏకవచనమే ఇది, నీ పాదము. మళ్ళీ రెండు కాళ్ళకి మొక్కలేదు, అటు రెండు చేతులు వారించలేదు, ఏదో అడ్డంగా వేస్తుంటారు, అటుకు చెయ్యి ఇటుకు చెయ్యి, ఏదో శాస్త్ర మర్యాదలు అంటారు, అవి ఏమీ అవసరం లేదు పరమాత్మకి అంటూ ఉన్నారు ఆయన. ఇప్పుడు చాలామంది ఇప్పటికీ వీటిని ఒక పద్ధతిగా పాటించాలనే వాళ్ళు ఉన్నారు, ఉన్నాయండి. ఈ చెయ్యటు ఆ చెయ్యటు వేసి ఎడం చేత్తో కుడికాలు, కుడి చేత్తో ఎడంకాలు పట్టుకోవాలి, లేకపోతే మహాపాపమట అంటారు. అనుకోనివ్వండి, అది వాళ్ళది, వాళ్ళని ఎవరు కాదనరు. శాస్త్రాన్ని నిన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా, ఆ పంచాంగాలను లెక్కలేసుకుంటే కొంత నిన్న గుర్తొచ్చింది. మరి అప్పుడు 4 రకాలుగా ఆ యమగండము రాహుకాలము ఇంకా దుర్ముహూర్తము వర్జ్యము ఈ నాలుగు ఒకటిన్నరలు ఎన్నైంది 6 గంటలైనవి. ఇంకా ఉదయ సంధ్య సాయం సంధ్య అదొక గంటన్నర ఇదొక గంటన్నర 9 గంటలండి మనకున్న 12-13 గంటల్లో సంధ్యలతో కలుపుకుని ఆ మిగిలినటువంటి 3 గంటలు 4 గంటలు మంచిని చూసుకోమంటున్నారు. అలాగే శాస్త్రోక్తిని అనుసరించే వాళ్ళని కాదని ఎవరూ అనరు. కానీ పరమాత్మ విషయంలో శాస్త్రమును నా శాస్త్రం నైవ చ క్రమ అత్యంత భక్తియుక్తానాం, భక్తియుక్తులైనటువంటి వారికి అత్యంత భక్తి మామూలుగా కాదు, పరమాత్మ దగ్గరికి ఏది లక్ష్యము లేనటువంటి వారికి అది ఈ శాస్త్రము కానీ క్రమము కానీ ఏమీ లేదు అని చెప్పారు. కనుక అలా పరమాత్మ భక్తి, ఆ భక్తి అనేది ఏమిటంటే పాదాలను ఆశ్రయిస్తే చాలనుకోవటమే అత్యంత భక్తియుక్తులు. అంటే అక్కడ స్కేళ్ళు కొలిసేవి ఏమీ ఉండవు. ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ, తదితరము మీద ఉన్నటువంటి విరక్తి అంతే తప్ప అక్కడేమి కొలతలు ఉండవు. అత్యంత భక్తియుక్తులు ఎవరండి అని అంటే పరమాత్మని ఆశ్రయించి పరమాత్మకే మేలు కోరేటటువంటి వారు అన్నమాట వీరు. అలాంటి వారికి ఏ శాస్త్రము ఏ క్రమము ఏది అవసరం లేదు. ఇక మిగిలినటువంటి వారు ఏ స్కేల్స్ పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టము, ఎవరు కాదని అనరు, ఎప్పుడు కూడా కాదనలేదు. కనుక మనకి అలా నడుస్తూ ఉంటాయి మన పద్ధతులన్నీ. అలా మనము ఈ మధ్యలో ఇది ఆగిపోతూ ఉంది. ఇది ఒక యంత్రము, పూర్తిగా ఏంటో అవగాహన నాకు లేదు కనుక ఆగిందేమో అనుకున్నాను. అలా పరమాత్మయే సర్వము అనుకునేటటువంటి వారికి ఆయన అలా రక్షిస్తూ ఉంటాడు అని యామునాచార్యులు వారు అంటారు. ఏమన్నారు, త్వదంఘ్రి ఉద్దిశ్య కదాపి కేనచిత్ యథాతథావాపి సపృత్కృతో అంజలి. ఎలాగో ఒకలా ఎప్పుడో ఒకప్పుడు ఎటువంటి వాడైనా సరే ఆ పరమాత్మ యొక్క పాదమును ఉద్దేశించి ఒక అంజలి చేసినట్లయితే సకృత్కృతో అంజలి. తదైవ ముష్ణాతి అశుభాని అశేషత. వెంటనే అనట, వాడు ఎప్పుడు చేసినా సరే వెంటనే, అక్కడేమి అర్జీ పెట్టుకోవటము చేద్దాం చూద్దాం అంటాము ఏమి లేదు. తదా ఏవా, వాడైతే కదాపి ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చు వాడు, తదా ఏవో వెంటనే అది చేసిన వెంటనే ముష్ణాతి అశుభాని అశేషత, అశుభములను అశేషత ఏమీ లేకుండా శేషం మిగల్చకుండా ముష్ణాతి దొంగిలించుకుపోతుంది అంటూ ఉన్నారు. ఈ దొంగిలించటం చూడండి పదము కూడా, ముష్ణాతి దొంగిలించటం అని అంటే తదితరమైతే ఏదైనా కొంత ఉంచుతాడట దొంగ అయితే. ఇప్పుడు అగ్ని లాంటివి ఉంటే కొంత కొంతే ఉంటాయి, రాజు పన్నుల ద్వారా తీసుకుపోతాడు ఇలా చెబుతారు. అగ్ని అలాగే కొంత మిగులుస్తుంటుంది, కానీ దొంగ అయితే మొత్తం పట్టుకుపోతాడు, అటు పట్టుకుపోయిన జాడ కూడా తెలియదు. కనుక ముష్ణాతి అపహరించుకుపోతాయట ఏ అశుభములు, అశేషత మొత్తం పోతాయి. మరి అంతేనండి, ఈ అశుభాలు పోతే చాలా చాలామంది ఏమంటారంటే మోక్షం అని అంటే సంసారం వదలటమేనండి బాబు, ఇంకా కొత్తగా ఏమీ ఉండదు అక్కడ అంటారు. కానీ శుభాని పుష్ణాతి, శుభములను నిండుగా ఇస్తూ ఉంటుంది శుభాలు. మరి ఏదో ఒకసారి చదువులు పెడుతుందంటే నా జాతుహీయతే, ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, ఎప్పుడు తరుగు లేకుండా ఇస్తూనే ఉంటుంది. ఏది ఒక అంజలి ముద్ర, ఒక పాదమును అనుసరించి ఒక పాదమును ఉద్దేశించి చేసినటువంటి అంజలి ముద్ర ఇదిగో ఇలా మనకి వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అంత గొప్పది ఆ గుణములు, ఒక్కొక్క గుణాన్ని చూసినట్లయితే తరగని నిధులు అవన్నీ కూడా. ఆ గుణ అనుభవము కావాలి, అది తెలియాలి, దానికి రుచి కావాలి, ఆ రుచి కలగాలి. అప్పటికి విడిచిపెట్టలేం గుణానుభవాన్ని, విడిచిపెట్టలేం. ఇతరమైన విషయాలు ఎన్ని చెప్పినా కథలు కాకరకాయలు చెవులకు ఎక్కువేటప్పుడు. అవన్నీ కూడా రకరకాలండి కథలంటే, మరి ఎన్నో రకాలు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాలుగా కథలకి మార్పులు చేర్పులు ఉంటాయి, గుణాలకేమి ఉండవు. ఆ గుణములను కొనియాడే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబించి చెప్పినప్పటికీ కూడా అంత గొప్పతనాన్ని తెలియచేసేదిగా ఉంటాయి, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలియచేసిగా ఉంటాయి. కనుక గుణానుభవమే అన్నింటినీ మించినటువంటిది అందరూ చేసిన పని అదే. వేల సంవత్సరాల కాలము గుణాలను గురించి చెప్పుకున్నారు మొదలాళ్ళ వారులని చెప్పుకుంటాం. ముగ్గురు పైహాళ్ళ వారు, పూదత్తాళ్ళ వారు, పేయాళ్ళు వారు అని. ఆ ముగ్గురు ఒక కొండ గుహలో కూర్చొని ఒక 700 సంవత్సరాలు ఏమో 1200 సంవత్సరాలు అంటారంటే ఆ గుణానుభవం అంటే ఒకళ్ళు చెబుతూ ఉంటే ఒకళ్ళు వింటుంటారు, ఒకళ్ళు చెబుతూ ఉంటే ఒకళ్ళు వింటుంటారు. ఆ గుణములు ఇలా అలా అటువంటివి ఇటువంటివి. పరమపదములో కూడా ఇదే అంటారు. ఆ పరమపదము మోక్షం అంటూ ఉన్నాం కదా, అక్కడ కూడా ఏముంటాయంటే గుణాలే. దయాగుణం గొప్పది, అలాగే ఉదార గుణం గొప్పది, అలా ఇదిగో ఇంతటి గొప్ప గుణములు, ఇంత గొప్ప గుణములు అని అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు అని అంటూ ఉన్నారు. సరే, ఇక్కడ కొంచెము అనారోగ్య కారణంగా మళ్ళీ కూడా నాకు ఈ సమయము ఇంత సమయంలోనే ఆపలిచేస్తూ ఉంది. పూర్తిగా అన్ని వసతులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కనుక ఇది చిక్కిన తర్వాత మళ్ళీ 20 నిమిషాలకి రాగలుగుతాను. కనుక ఇది గ్రహించి అనుగ్రహించవలసిందిగా అందరికీ కూడా నమస్కరించి కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.